ஜெய் ஸ்ரீராம். ஸ்ரீராமசரணம் மம பிரிய ஆத்மா பந்துலரா, ஸ்ரீமத் ராமாயணம்லோ 6 காண்டலு செப்புக்குனாம். மொதட்டி 6 காண்டலு காது, 6 சர்க்கலு. மொதட்டி சர்க்க சங்க்ஷிப்த காண்டா, சங்க்ஷிப்த சர்க்க தருவாத 3 உபோத்காத ரூபம்லோ అక్కడికి 4 అయిపోతే 5 ఏమో అయోధ్య పురవర్ణన, 6 అయోధ్యలో పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు, అలాగే ఇంకా ఏనుగులు, గుర్రాలు, పరివారం అంతా చెప్పారు. ఇక సచివ సంపత్తి అంటే సచివాలయం, ఈ మంత్రులు ఇది ఎలాంటిదో ఈ సర్గలో చెప్తారు. 7వ సర్గ தஸ்யாமாச்ச குணைராசன் இக்ஷ்வாகோஸ்து மகாத்மனஹ மந்த்ரஜ்ஞஶ்ச இங்கிதஜ்ஞாஶ்ச நிச்சம் பிரியஹிதே ரதாஹ அஷ்டௌ பபூர் வீரஸ்ய தஸ்யாமாச்ச யசஸ்வினஹ சுசயஶ்ச அனுரக்தாஶ்ச ராஜகிருச்சேஷு நிச்சசஹ திருஷ்டிர்ஜயந்தோ சித்தார்த்தோ ஹ்யர்த்த சாதக அசோகோ மந்த்ரபாலஶ்ச சுமந்த்ரஶ்ச அஷ்டமோ பவேது, அஷ்டமோ அபவது. ஆயனக்கு அமாத்யலு தசரத சக்கரவர்த்திக்கு மந்திரஜ்ஞலு இங்கிதஜ்ஞலு. மந்திரஜ்ஞலு அனுட்டே காரியமும் எலா ఏ పనులు ఎలా చేయాలో తెలిసినటువంటి వారు. అలాగే ఇంగితజ్ఞులు అంటే ఇంగితం పరాభిప్రాయ తమ్ ముఖ వికాస సంకోచ వ్యంగ్య వచనాదివి జానంతీతి ఇంగితజ్ఞా. అంటే ఎదుట మనుషుల యొక్క అభిప్రాయాలని ఆ ముఖాలు చూసి అలా తెలుసుకోగలిగేవారట, వారి భావాలు తెలుసుకుంటారు అటువంటి వారు ఇంగితజ్ఞులు అంటారు. ఇక్కడ ఒక విచిత్రంగా సీతమ్మ రాములకి ఒక సంవాదం జరిగిందని చెప్తుంటారు. అయోధ్య వారందరూ కూడా ఇంగితజ్ఞులు అన్నాడట రాముడు. అంటే ముఖ వికాసాలు, అతని మాటలు, అతని చేష్టలు చూసి చెప్పేస్తారు అన్నదట అన్నాడట రాముడు. అంటే సీతమ్మ చెప్పింది ఏమోనండి, మరి మా ఊరు వాళ్ళేంటో ప్రేక్షితజ్ఞాస్తు మైథిల్యాహ, ఊరికే కళ్ళు చూసే చెప్పగలరట వాళ్ళు, ఇటువంటి వాళ్ళు, వాళ్ళ భావాలేంటో, వాళ్ళ ఆలోచనలేంటో. అంటే ఇంతకంటే గొప్పవాళ్ళు అన్నమాట వాళ్ళు. దీనికి ఒక శ్లోకం కూడా ఉన్నట్లుగా చెబుతారు. అదేమిటనంటే ప్రేక్షితజ్ఞాస్తు మైథిల్యాహ ఇంగితజ్ఞాస్తు కోసలాహ అర్ధోక్తాత్ కురుపాంచాలాహ పూర్ణోక్తాత్ దక్షిణాపథాహ. మన భారతదేశంలో ఈ ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వీరి వీరి తెలివితేటలు ఏమిటనంటే ఇలా చెప్పారు. ఆ నేపాల్ ఇది అంటే అఖండ భారతం, ఒకప్పుడు భారతమే, భారతదేశమే ఇదంతా. అక్కడ వాళ్ళు ఊరికే చూపుల ద్వారానే తెలుసుకుంటారు, కళ్ళ ద్వారానే ఎదుట వారి యొక్క అభిప్రాయాలు. మరి అయోధ్య ఇంకా యువతలకు వచ్చేస్తే, దక్షిణం వైపుకి వస్తే అయోధ్య వాళ్ళంతా ముఖ వికాసాన్ని చూసి, మాటలు చేష్టల్ని చూసి తెలుసుకుంటారట. ఇక సగం చెబితేనే చాలు. కురు పాంచాలహ, కురుదేశము, ఆ పాంచాల దేశము. పాంచాలంటే అటు పడమట వైపుకి వెళ్తుంది అనుకుంటాడు, పంజాబు అటువైపు వాళ్ళు. అలాగే ఇటు కురుదేశము అని అంటే ఆ కురుక్షేత్రము, హర్యానా ఏదో అంటారు కదా ఆ ప్రాంతం వాళ్ళందరూ. సగం చెప్పగానే తెలిసిపోతుందట వారికి. ఇక పూర్తిగా చెబితే కానీ దక్షిణాపథంలో వారికి తెలియదట. అంటే వింధ్యకి యువతల ఉన్న ఈ ప్రాంతాన్ని అంతా దక్షిణాపథం అంటారు. వీళ్ళకి మొత్తం చెబితే కానీ అర్థం కాదు. అంటే ఆనాటికే ఇదిగో ఆ స్థితిలో ఉన్నారు, ఇప్పటికీ అలాగే ఉన్నారు. మరి ఎప్పుడు కూడా మరి అదేమిటో, ఆ స్థితి ఎలా వచ్చింది. ఇంకా విచిత్రం ఏమిటంటే ఋషులు పురాణజ్ఞులు అందరూనేమో అటుపుడితే ఈ దక్షిణాపథంలో ఆళ్వార్లు ఆచార్యులు ఇటుపుట్టారు. శంకరాచార్యులు కానీ, మధ్వాచార్యులు కానీ, రామానుజాచార్యులు అందరూ ఇటు పుట్టిన వాళ్ళే. త్రిమతాచార్యులు ఆళ్ళవార్లు కూడా ఈ ప్రాంతం వారే. సరే, ఆ భగవానుని సంకల్పం ఇలా అలా ఉన్నది, అలా ఇంగితజ్ఞులు అని చెప్తూ ఉన్నారు. ఎనిమిది మంది ఉన్నారట. వాళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. మనకు ఎక్కువగా సుమంత్రుడు కనపడుతూ ఉంటాడు. వీళ్ళందరూ కూడా మంత్రులు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అసత్యం ఆడేటటువంటి వారు కాదు. ఋత్విజౌ ద్వావభిమతౌ తస్యాస్తావు ఋషిసత్తమౌ వశిష్ఠో వామదేవశ్చ మంత్రినశ్చ తథాపరే. ఋత్విజులు అంటే పురోహితులు ఇద్దరు, వశిష్ఠుడు, వామదేవుడు, ఇంకా మంత్రినశ్చ తథాపరే, ఇంకా మంత్రులు. విద్యా వినీత శ్రీమంత కుశల నియతేంద్రియా శ్రీమంతశ్చ మహాత్మాన శాస్త్రజ్ఞ దృఢ విక్రమా కీర్తిమంత ప్రణిహిత యథావచనకారిణ తేజక్షమాయశ ప్రాప్త స్మితపూర్వాభిభాషిణ క్రోధాత్ కామార్థహేతోర్వాన బ్రూయురనుతం వచ తేషామవిదితం కించిత్ స్వేషు నాస్తి పరేషు వా క్రియమాణం కృతం వా పిచారేణాపి చికీర్షితం. ఇక అపరే మంత్రిణ అంటే ఇంకా ఇతరులు, ఋత్విజులు కానీ మంత్రులు కానీ, వీళ్ళు జాబాల ప్రభృతయశ్చాసన్ అంటూ ఉన్నారు వ్యాఖ్యానంలో. జాబాల, ఒక ఆయన జాబాలి అని మనకు కనపడతాడు కదా, తర్వాత వచ్చి ఇక్కడ అయోధ్యకాండలో కనపడతాడు ఆయన. పాదుకా పట్టాభిషే పాదుకలు ఇచ్చే ముందులో రాముని తిరిగి తీసుకురావటానికి అక్కడ ఒక ఆయన పేరు కనపడింది. అలా కొందరు ఇంకా ఉన్నారంటున్నారు. వీళ్ళందరూ కూడా విద్యావంతులు, అలాగే గౌరవప్రదమైనటువంటి జీవనం కలవారు, ఓర్పు కలవారు, బాగా చదువుకున్నవారు, ఎటువంటి పరిస్థితుల్లో అసత్యమాడని వారు. వారికి స్వేషు పరేషు తమ రాజ్యంలో కానీ పరరాజ్యంలో కానీ జరిగే విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఏమీ తెలియని వారు కాదు, చారుల చేత తెలుసుకునేవారు. కుశల వ్యవహారేషు సౌహృదేషు పరీక్షితాః ప్రాప్తకాలంతు తే దండం ధారయేయు సుతేష్వపి. వ్యవహార కుశలు, మంచి సుహృదము, స్నేహం బాగా చేసేటటువంటి వారు, స్నేహితులు, ఏ ఏ సమయాలకి ఏ ఏ దండనలు ఎలా విధించాలో అలా దండాన్ని, అంటే తప్పు చేస్తే కొడుకులకైనా సరే దండాన్ని విధించేవారట ఈ దండధారులు, మంత్రులు, సేనాధిపతులు. కోశ సంగ్రహణే యుక్త బలస్య చ పరిగ్రహే అయ అహితంచాపి పురుషం నవిహింస్యురదూషకం. కోశ సంగ్రహణము, ఆ ధనాన్ని ఎలా సంపాదించి ఎటువంటి ఏ విధంగా పన్నులు వేయాలి, నొప్పి లేకుండా పంటలు పండినప్పుడు తీసుకుంటూ లేనప్పుడు వదిలేసుకుంటూ ఇలా తప్పు చేయకపోతే ఎవరికీ కూడా ఏ విధమైనటువంటి దండన విధించరు వాళ్ళు, శత్రువులకు కూడా విధించరు. వీరాశ్చనయతోత్సాహ రాజశాస్త్రం అనుష్ఠిత శుచీనాం రక్షితారశ్చ నిత్యం విషయవాసినాం. వీరులు, ఉత్సాహవంతులు, రాజశాస్త్రమునందు రాజనీతిని బాగా చదివినటువంటి వారు, శుచీనాం అంతర్బహిహి వారు అశుచి అసలు ఉండనే ఉండదు, వాళ్ళు సాధువులను రక్షించేటటువంటి వారు. అలా ఆ పట్టణమునందు నివసించేటటువంటి వారు అన్నమాట. బ్రహ్మక్షత్రమహింసం తస్తే కోశం సమపూరయన్ సుతీక్షణదండా సంప్రేక్ష పురుషస్య బలాబలం శుచీనాం ఏకబుద్ధీనాం సర్వేషాం సంప్రజానతాం ఆసీత్ పురేవ రాష్ట్రేవ మృషావాదీ నరహ్క్వచితు. ఎవరిని హింసించరు, అలా కోశాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు, తగినటువంటి దండనలే విధిస్తూ ఉంటారు. అలాగే బుద్ధిమంతులు వాళ్ళు ఆ రాష్ట్రంలో కానీ ఆ పురములో కానీ ఎక్కడక్కడ మృషావాది, అసత్యం చెప్పేవాడు అసలు లేనే లేడు. ఈ మాట చాలాసార్లు చెబుతూ ఉన్నారు, ఎవరూ అసత్యం చెప్పరు. ఇప్పుడు అసలు ఎవరూ సత్యం చెప్పరు, ప్రతి చిన్నదాన్ని ఏదో ఒక రకమైన కల్పనలు జోడించే చెబుతూ ఉంటారు. మరిది ఏంటో కాలమో లేక మరేమో తెలియదు. కచ్చిన్న దుష్ట తత్రాసీత్ పరదారరతో నర ప్రశాంతం సర్వమేవ ఆసీదు రాష్ట్రం పురవరంచతతో. దుష్టుడైనటువంటి వాడు ఒక్కడు కూడా కనపడడు. అలాగే పరస్త్రీ వ్యామోహం ఉన్నటువంటి వాడు ఎవడూ లేడక్కడ. సువాస సస్వేహాశ్చతేష సర్వే సుశీలిన, మంచి వస్త్రధారణ చేస్తూ ఉంటారు. ఉదయ సాయంకాలముల్లో సంధ్యలకి స్నానాలు వస్త్రములు ధరించడము మంచి. అత్తరు మొదలైనటువంటి వాడేవాళ్ళట పుష్పములు ఇవన్నీ కూడా భోగములు చందనములు ఇవన్నీ కూడా ఉపయోగించేవాళ్ళు. అలా ఉండేది ఎక్కడ కూడా మురికి మడ్డి అంటూ అసలు ఏమీ ఉండేది కాదు వారి వద్ద. హితార్థంచ నరేంద్రస్య జాగ్రతో నయచక్షుషా గురౌ గుణగృహీతాశ్చ ప్రఖ్యాతాశ్చ పరాక్రమే విదేశేష్వపి విజ్ఞాతాః సర్వతో బుద్ధి నిశ్చయాతు. ఇక నయచక్షుష అంటే చారులు నీతి జాగరూకులై ఉంటారు, చారుల ద్వారా తెలుసుకుంటూ ఉంటారు అన్నీని. అటువంటి గుణములు కలిగినటువంటి వారు సంధి విగ్రహ తత్వజ్ఞాః ప్రకృత్యా సంపదాన్వితాః. సంధి అంటే సంధి చేసుకోవటం, ఆ చుట్టుపక్కల ఎవరైనా ఆ పరరాజులతో ఎవరైనా యుద్ధానికి ఎత్తి వస్తే సములైతే సంధి చేసుకోవటము, లేదు తక్కువ వాళ్ళైతే వాళ్ళని నిగ్రహించటము, నలుగు తన్ని అహంకారాలను దించటము, ఏది ఎప్పుడు ఎలా చేయాలో అన్నీ తెలిసినటువంటి వారు. మంత్ర సంవరణే శక్త శ్లక్షణ సూక్ష్మాసు బుద్ధిషు, అలా మంత్రం ఆలోచనల్లో బాగా తెలిసిన వారు. శ్లక్షణాహ మృదువైనటువంటి మాటలు పలుకుతారు, పరుషమైన మాటలు అసలు పలకనే పలకరు. బుద్ధి సూక్ష్మత కలిగినటువంటి వారు. నీతిశాస్త్ర విశేషజ్ఞాహ సతతం ప్రియవాదినః, నీతిశాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు ఎల్లప్పుడూ కూడా కమ్మని మంచి మాటలే, ప్రియమాటలు ప్రియమైనటువంటి మాటలు పలుకుతూ ఉంటారు. ఈదృశైస్తైరమాత్యైస్తు రాజా దశరథో అనఘ, ఇటువంటి అమాత్యులు కలిగినటువంటి వారు కలిగినటువంటి వాడు దశరథుడు, ఆయన అనఘుడు అంటూ ఉన్నారు. అనఘుడు అంటే వ్యసనరహితుడు. దశరథుడు వ్యసనరహితుడు, ఏ వ్యసనములు లేనటువంటి మహాగుణ సంపన్నుడు. దశకామ సముత్తాని తథాష్టౌ క్రోధజాని చ వ్యసనాని దురంతాని ప్రయత్నేన వివర్జయేతు. ఆ వ్యసనములను వ్యాఖ్యానంలో చెప్తూ ఉన్నారు. ఏముంటాయి అని అంటే ఒక 10 కామము కోరికల ద్వారా వచ్చాయి, ఒక 10 కోపం ద్వారా, ఒక 8 కోపం ద్వారా వచ్చాయట. అవి మృగయా అక్షో దివా స్వాప పరివాద స్త్రియో మద తౌ యత్రికం వృధాట్యాచ కామజో దశకో గుణ. వేటలాడటం ఒకటి, అది ఒక వ్యసనం అది. అలాగే అక్ష అంటే జోదమాడటం, దివాస్వాప పగలు నిద్రపోవటం, పరివాదము అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండటము, స్త్రీల కోసమై తిరగటము, మదించి అక్కడ తగాదాలు పెట్టుకోవటము, అనవసరంగా ఈ నాట్యములు ఇలాంటివన్నీ చూస్తూ తిరగటము, అలాంటి ఇంకా కామగుణములు ఇవన్నీ ఊరికే తిరగటము పని పాట లేకుండా సోమరిలాగా. ఇంకా పైశూన్యం, పిశునత్వం అంటే లోభితనము, సాహసం అంటే మన తన శక్తి ఏంటో తెలుసుకోకుండా ముందుకు దూకటం దేనికైనా, ద్రోహం తలపెట్టడము మనస్సులోనే ఆలోచన ఎదుటివారికి, ఈర్ష్య అంటే ఓర్వలేనితనము, అసూయ అంటే గుణములలోనే దోషాలు చూపించటము. ఈర్ష్యకి అసూయకి తేడా ఉంది. ఈర్ష్య అంటే అసలు ఓర్పే లేకపోవటం, అసూయ ఏమో గుణాలున్నా సరే వాటిల్లో దోషాలను చూపించటం, దూషణే అనవసరంగా తిట్టడం, వాగ్దండనంచ ఊరికే నోరు పారేసుకోవటం, పౌరుష్యం చెప్పే మాటలు కూడా కఠినంగా మాట్లాడటం, ఇలాంటివన్నీ ఇవన్నీ దోషములు, వాగ్దోషములు. ఇంకా ఇవ ఇట్లాంటివి ఏమీ లేనటువంటి వాడు అనఘుడు అంటూ ఉన్నారు. దశరథో రాజా ఉపపన్నో గుణోపేతైరన్వశాసత్ దోసుంధరాం, భూమిని అన్వశాసత్ అలా పరిపాలన చేస్తూ ఉన్నాడు. అవేక్షమాణశ్చారేణ ప్రజాధర్మేణ రంజయన్ ప్రజానాం పాలనం కురువన్ అధర్మం పరివర్జయన్ విశ్రుతస్త్రిషు లోకేషు వదాన్యః సత్యసంగరః. చారా చక్షువు చారుల చేత తెలుసుకుంటూ అన్నీ రాజుకి ప్రత్యేకంగా మళ్ళీ మంత్రులకి ఉన్నారని, వారి మీద మాత్రమే కాదు ఈయన కూడా తెలుసుకుంటూ ఉండేవాడు. అలా ధర్మపాలన చేస్తూ ఉండేవాడు. అధర్మం అసలు ఎక్కడా లేదు, సత్యము అనేటటువంటి దానిని పూర్తిగా కూడా పాటించేవాడు. మహాదాత, మూడు లోకముల యందు కూడా కీర్తి పొందినటువంటి వాడు. సతత్ర పురుషవ్యాఘ్రస్య శాస పృథివీమిమాం. పురుషవ్యాఘ్ర పురుషులలో ఉత్తముడైన దశరథ చక్రవర్తి రాజగుణముల చేత రంజనాద్రాజ అన్నట్లుగా ప్రజలను రంజింపచేస్తూ భూమిని పాలిస్తూ ఉన్నాడు. నాధ్యగచ్చద్ విశిష్టం వా తుల్యం వా శత్రుమాత్మన మిత్రవాన్నత సామంత ప్రతాపహత కంటక సశశాస జగద్రాజా దివం దేవపతిరియధా. అక్కడ విశిష్టమైనటువంటి పాలన ఆయన చేసేటటువంటిది. దానము అలాగే ధర్మము, సామంతరాజులని దయతో చూడటము, మిత్రులను స్నేహంతో, అలాగే కంటకులు దొంగలు మొదలైనటువంటి వారిని ప్రతాపం చేత నశింపచేయటము, ఇలా ప్రజలకి సుఖమైనటువంటి పాలన అందిస్తూ ఉన్నాడు దశరథ చక్రవర్తి. తైర్మంత్రిభిర్మంత్రహితే నియుక్తైరుతోనురక్తై కుశలైః సమర్థైః సపార్థివో దీప్తిమవాపయుక్తః తేజోమయైర్గోభిరివోదితో అర్కః. చివరిలో వృత్తాన్ని మార్చారంటే సర్గైపోతుంది అన్నమాట. గోభిః కిరణైః యుక్తః ఉదితః అర్కః బాలసూర్యైవ. కిరణములతో కూడినటువంటి ఉదయించిన బాలసూర్యుని వలె, అంటే కిరణాలు బాలసూర్యుడికి ఉంటాయి, అవేం తీక్షణంగా ఉండవు కదా. అలాగే మంత్రులు, ఆ మంత్రులు చెప్పినటువంటి ఆ మంత్రనియుక్తమైనటువంటి మార్గములతో ఆయన కుశలుడు సమర్థుడు అయినటువంటి వారి చేత వాళ్ళందరూ కిరణాలలాగా ఉంటే ఈయన బాలసూర్యుడిలాగా, అంటే తీక్షణమైనటువంటిది ఏదీ లేదు, ప్రశాంతంగా పరిపాలన సాగిపోతూ ఉన్నది. ఇది శ్రీమద్ రామాయణే బాలకాండే సప్తమ సర్గ. జై శ్రీరామ్.